ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 9వ భాగం. ఆమంటన్ కేవలం గాలితో మాత్రమే పనిచేయగలిగాడు. ఆ రోజుల్లో మరి మనుషులకు తెలిసిన వాయువు గాలి మాత్రమే. కానీ 18వ శతాబ్దంలో ఎన్నో వాయువులను కనుక్కొని వర్గీకరించారు. వాటి మీద విస్తృతంగా అధ్యయనాలు చేశారు. 1802లో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త జోసెఫ్ లూయీ గే లుసాక్ గాలి యొక్క ఆయతన వ్యాకోచ గుణకాన్ని కొలవడమే కాక ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్ మొదలైన వాయువులన్నిటికీ ఒకే ఆయతన వ్యాకోచ గుణకం ఉండటం గమనించాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఎందుకంటే ఘన పదార్థాలలో ఆయతన వ్యాకోచ గుణకం పదార్థానికి పదార్థానికి మారుతుంది. అలాగే ద్రవాలలో కూడా ఆయతన వ్యాకోచ గుణకం ద్రవానికి ద్రవానికి మారుతుంది. ఉదాహరణకి అల్యూమినియం యొక్క ఆయతన వ్యాకోచ గుణకం క్వార్ట్జ్ యొక్క ఆయతన వ్యాకోచ గుణకం కన్నా 77 రెట్లు పెద్దది. అదేవిధంగా మిథైల్ ఆల్కహాల్ ఆయతన వ్యాకోచ గుణకం పాదరసం ఆయతన వ్యాకోచ గుణకం కన్నా 6 రెట్లు పెద్దది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వాయువుల ఆయతన వ్యాకోచ గుణకం 0.0036 అని తేలింది. అంటే సగటు ఘన పదార్థపు ఆయతన వ్యాకోచ గుణకం కన్నా 300 పెద్దది. పైన చూసిన సమీకరణాన్ని వాయువులకు వర్తింపజేస్తూ రాసుకోవచ్చు. పొడవుకి బదులుగా ఆయతనం అంటే వాల్యూమ్ Vని వాడదాం. రేఖీయ వ్యాకోచ గుణకానికి బదులు ఆయతన వ్యాకోచ గుణకాన్ని వాడాలి. అప్పుడు ఆయతనంలో మార్పుకి ఉష్ణోగ్రతలో మార్పుకి మధ్య సంబంధాన్ని వ్యక్తం చేస్తూ ఇలా రాసుకోవచ్చు. V = 0.00366 V ∆T/273. గే లుసాక్ నియమాన్ని వ్యక్తం చేయడానికి ఇదో మార్గం. అయితే జాక్ అలెగ్జాండర్ సేజర్ చార్లెస్ అనే ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త 1787లోనే గే లుసాక్ కనుక్కున్న ఫలితాలని తాను కనుక్కున్నాడని అన్నాడు. కానీ కనుక్కున్న వెంటనే తను సాధించిన ఫలితాలని చార్లెస్ ప్రచురించలేదు. వైజ్ఞానిక ప్రపంచంలో ఒక విషయాన్ని ప్రచురిస్తే కానీ దానిని కనుక్కున్నట్టు లెక్క కాదు. ఏది ఏమైనా చివరికి పై నియమాన్ని చార్లెస్ పేరు మీద చార్లెస్ నియమం అని పిలవసాగారు. తర్వాత అంశం నిరపేక్ష ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత పెరుగుతుంటే వస్తువులు వ్యాకోచిస్తాయన్న విషయం వల్ల ఓ వింతైన సమస్య తలెత్తుతుంది. ఉష్ణోగ్రత పెంచుతుంటే ఒక వస్తువు అంతు లేకుండా వ్యాకోచిస్తుందన్న విషయాన్ని ఊహించుకోవచ్చు. కానీ ఉష్ణోగ్రత తగ్గుతుంటే ఒక వస్తువు అనవధికంగా కుంచుకుంటుందా? ఉష్ణోగ్రత తగ్గుతుంటే వస్తువు కూడా సమంగా కుంచుకుంటుంటే ఒక దశలో 0 ఆయతనానికి వస్తుందా? ఈ విచిత్రమైన సమస్య వాయువుల విషయంలో ఇంకా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ద్రవాల కన్నా ఘన పదార్థాల కన్నా ఇవి మరింత వేగంగా కుంచుకుంటాయి. ఉదాహరణకి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఒక వాయువు ఆయతనం V అనుకుందాం. ఇప్పుడు దాని ఉష్ణోగ్రత 0 కన్నా T డిగ్రీలు తగ్గిస్తే దాని ఆయతనంలో వచ్చే మార్పు V+ ∆V అవుతుంది. పై సమీకరణం ప్రకారం ఆయతనంలో మార్పు ∆V = V ∆T/273 - T/273. కనుక ఈ కొత్త ఉష్ణోగ్రత -T డిగ్రీ సెల్సియస్ వద్ద ఆయతనం విలువ V + ∆V = V + V × -T/273. ఇప్పుడు టీ విలువ 273 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకుంటే వాయువు యొక్క కొత్త ఆయతనం విలువ V + V × -273/273 = V - V = 0. అంటే వాయువు ఉష్ణోగ్రతని -273 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్దకు తీసుకుపోతే వాయువు ఆయతనం 0 అవుతుందన్నమాట.